మృదు మధురంగా మృదు మధురంగా పెదవుల పైన పరిమళ మల్లేరా లేవా ప్రేమ ఓహో తల తలలాడే తలుకుల తారే ఇక పదమంటూ ఇదే వరమంటూరా లేవా ప్రేమ నీ వల్లే ఉన్నానే వ్యధలోనా నీ ముందే నిలిచానే చిన్నదానా ఒక చిన్న కల ఉంది వేధించే వయసుంది మురిపించే మనపుంది ప్రేమించా హో ఒక పక్క చనువుంది నీకోసం తపనుంది అవమానం భరించి యాచించా మృదు మధురంగా మృదు మధురంగా పెదవుల పైన పరిమళ మల్లేరా లేవా ప్రేమ ఓహో తల తలలాడే తలుకుల తారే ఇక పదమంటూ ఇదే వరమంటూరా లేవా ప్రేమ మృదు మధురంగా పెదవుల పైన పరిమళ మల్లేరా లేవా ప్రేమ నీడల్లే ఒక పక్క ఎండల్లే కనిపించే వయ్యారి నీకోసమే బతికానే బలపంటే ఎదకింపై నీ మాట పట్టానే కడ తీర్చ వస్తావో వ్యధ పాలు చేస్తావో ప్రాణమా నీ మారిపోయానే శల్యమై సంచారి అయినానే మధురంగా పెదవుల పైన పరిమళ మల్లేరా లేవా ప్రేమ ఓహో తల తలలాడే తలుకుల తారే ఇక పదమంటూ ఇదే వరమంటూరా లేవా ప్రేమ నీ వల్లే ఉన్నానే వ్యధలోనా నీ ముందే నిలిచానే చిన్నదానా నీవెంబడి వచ్చాక నా నమ్మిక పోయాక మదినేదో పరితాపం కుదిపేనే తొలి మోహం తప్పేదో తెలియదు ఒక చిన్న కల ఉంది వేధించే వయసుంది మురిపించే మనపుంది ప్రేమించా